83. కర్మ నశించినా చాలు, మనస్సు నశించినా చాలు. రాముడు గురుదేవా, మీరు తర్కంతో కర్తకర్మ ఒక్కటే అని సాధించారు. కాని వేదశాస్త్రాలలో కర్మ సిద్ధాంతం ఉంది, పెద్దలందరూ దీన్ని అంగీకరించారు. సాధుకారి సాధుర్భవతి, పాపకారి పాపోభవతి. పుణ్యోవై పుణ్యేన కర్మణ, పాపః పాపేన శృత్యః. మంచి చేసినవాడు మంచిగానే పొడతాడు, పాపం చేసినవాడు పాపిగానే పొడతాడు అని ఇలాంటి వేద వాక్యాలున్నాయి. దీనిని బట్టి కర్త ఆయన జీవుడి యొక్క ఉత్పత్తికి కర్మే కారణమని స్పష్టంగా తెలుస్తోంది. మీరు చెప్పిన ఏకకాలోత్పత్తి వాదం వల్ల పై వేద సిద్ధాంతం దెబ్బతింటోంది గదా. వశిష్ఠుడు, రామ, మంచి ప్రశ్న వేశావు. అయితే నేను ఏ దృష్టితో ఏకకాలోత్పత్తి వాదాన్ని చెప్పానో, ఏ దృష్టితో నువ్వు చెప్పిన వేదవాక్యాలు బయలుదేరాయో ఆ దృష్టిభేదాలను నువ్వు సరిగా గమనించాలి. నేను ఏకకాలోత్పత్తి వాదాన్ని ఎందుకు చెప్పానంటే, కర్మ అనేది మనోధర్మమేగాని ఆత్మధర్మం కానే కాదు అని నిరూపించడం కోసం చెప్పాను. ఈ దృష్టిలో బోధించే వాక్యాలు కూడా కొన్ని ఉన్నాయి. ఉదాయ్యద్ధి మనసాధ్యాయతి తద్వాచా వదతి తత్కర్మణ కరోతి శృత్యః. దేన్ని మనస్సుతో ఆలోచిస్తాడో దాన్నే మాటతో పలుకుతాడు, దాన్నే కర్మేంద్రియాలతో చేస్తాడు ఇత్యాదులు. ఈ మంత్రం వల్ల మనస్సే కర్మలకు కారణమని తేలుతోంది. నువ్వు చెప్పిన వేదవాక్యాలున్నాయే, సాధుకారి సాధుర్భవతి వంటివి, అవి చేసిన కర్మకు ఫలం ఉండి తీరుతుంది అని చెప్పే ప్రకరణలో వచ్చాయి. వేరు వేరు ప్రకరణాలలో ఉన్నాయి గనుక ఈ రెంటికి ముడిపెట్టకూడదు. కనుక మనం గ్రహించవలసిన తాత్విక సత్యమేమిటంటే, క అవిద్యలోంచి మనస్సు పుట్టింది, ఖ ఈ మనస్సే క్రియాశక్తికి ఆశ్రయం, గ ఈ మనస్సే చిదాత్మకు ఉపాధి, ఘ అందుచేతనే ఈ మనస్సే కర్త, ఈ మనస్సే భోక్త. త్రీణ్యాత్మనే ఫైకూరుత మనోవాచం ప్రాణం, మనస్సు వాక్కు ప్రాణము అనే మూడిటిని ప్రజాపతి తనకోసమై సృజించుకొనెను ఇత్యాది శృతులు ఈ విషయాన్ని స్పష్టపరుస్తున్నాయి. రామ, నువ్వు మంచి పని చేసినవాడు మంచి జన్మ ఎత్తుతాడు, సాధుకారి సాధుర్భవతి అనే వేదవాక్యం చెప్పి దాన్ని బట్టి ముందు కర్మ తరువాత జీవుడు అని సిద్ధాంతీకరించాలని చూస్తున్నావు. జీవుడంటే ఎవరు? మనస్సులో ప్రతిబింబించిన చైతన్యమే జీవుడు. ఈ మనస్సు నిత్యమా అనిత్యమా? ఒక విధంగా చూస్తే నిత్యం, మరో విధంగా చూస్తే అనిత్యం. అసలైన నిత్యమంటే ఏమిటి, అనిత్యమంటే ఏమిటి? ఎండవేళ గోడకు నీడపడ్డది, రాత్రికి నీడలేదు, మరునాడు పగలు మళ్లీ నీడపడ్డది, ఇది మా గోడ నీడే అన్నావు. నిన్నటి నీడ నిన్నే పోయింది, మరి ఆ నీడ ఈ నీడ ఒక్కటే అన్నట్లు మాట్లాడతావేమిటి? అవి ఒకటే అంటే ఆ నీడ నిత్యం, అవి వేరు వేరు అంటే ఆ నీడ అనిత్యం. అద్దంలో నీ ముఖం చూసుకున్నావు, ఎదురుగుండా ముఖ ప్రతిబింబం కనిపించింది, అద్దం పక్కకు తప్పించావు, ప్రతిబింబం పోయింది, అద్దం ముందుకు తెచ్చావు, మళ్లీ ప్రతిబింబం వచ్చింది. ఇందాకటి ప్రతిబింబం ఇప్పటి ప్రతిబింబం ఒకటేనా? కాదా, ఒకటే అంటే ప్రతిబింబం నిత్యం అవుతుంది, కాదంటే అనిత్యం అవుతుంది. కాని కాదంటే తేడా ఏమిటో చూపించాలి. ఆయ్సర్ 130. మన మనస్సు కూడా ఇటువంటిదే. ఇప్పుడు మనస్సు ఉంది, పనిచేస్తూ ఉంది, సుషుప్తి సమయంలో అది లయించిపోయింది, నిద్ర లేచాక మళ్లీ పనిచేస్తోంది. ఆ మనస్సు ఈ మనస్సు ఒకటేనా వేరా? మొదటి మనస్సు అప్పుడే నశించిపోయింది, కనుక నిద్రలేచిన తరువాత కొత్త మనస్సు పుట్టిందనాలి? లేదా పాత మనస్సులోనూ కొత్త మనస్సులోనూ కూడా అపహితమై ప్రతిబింబించినది ప్రతిబింబిస్తున్నది ఒకే చిదాత్మ కనుక ఈ రెండు మనస్సులు ఒకటే అనాలి? ఈ రెండింటిలో ఏది నిజం? ఇది తేలాలంటే నశించటం అంటే ఏమిటో తేలాలి. నశించడమంటే ఏమీ లేకుండా శూన్యమైపోవడమని, పుట్టడమంటే శూన్యంలోంచి కొత్తది పుట్టడమని అజ్ఞులు అనుకుంటూ ఉంటారు. అలా జరిగే అవకాశం లేనే లేదు కనుక విద్యులు అలా అనుకోరు. నశించడమంటే కనబడకుండా పోవటం అనుకుంటారు, పుట్టటమంటే అది వ్యక్తం అవటం అనుకుంటారు. నేనుగూడా ఆ పదాలను అలాగే ప్రయోగిస్తున్నాను. నీడగాని ప్రతిబింబంగాని మనస్సు గాని ఏదైనా సరే నశించింది అంటే కనిపించకుండా పోతోంది, అవ్యక్తమవుతోంది, మళ్లీ పుడుతోంది అంటే అభివ్యక్తమవుతోంది. మనస్సు వ్యక్తమైతే ప్రపంచం కనిపిస్తోంది, మనస్సు లయిస్తే ప్రపంచం కనిపించకుండా పోతోంది. మనస్సు మొలకెత్తడానికి కారణం ఏమిటంటే తన యొక్క అసలు స్వరూపాన్ని మరచిపోవటమే. దీన్నే ఆత్మవిస్మరణ అంటారు, అవిద్య అంటారు. కనుక రామ, నువ్వు కర్మకర్తలు విత్తు చెట్టు వంటివి అనుకోవడం మానేసి ఆ రెండు పువ్వు వాసన వంటివని తెలుసుకుంటే మనస్సు యొక్క స్వరూపం నీకు సులభంగా అవగతమవుతుంది. రాముడు, గురుదేవ, మీరు చెప్పింది బాగున్నది. ఈ ప్రపంచ రూపమైన సంసార భ్రాంతి నశించాలంటే కర్మ నశించినా చాలు లేదా మనస్సు నశించినా చాలు అని నాకు తెలుస్తోంది. అయితే ఈ రెండింటిలో ఏది నశించాలంటే ఏమి చెయ్యాలి? వశిష్ఠుడు, రామ, సూర్యకిరణాలలో గల వెలుతురు నశించడానికి ఒక ఉపాయము, వేడి నశించటానికి మరొక ఉపాయము, వేరు వేరుగా ఉండవు. ఈ రెండింటిలో ఒకటి నశిస్తే రెండవది నశించి తీరుతుంది. అలాగే అవిద్యలో మనస్సు, కర్మ అనేవి కలిసే ఉన్నాయి. వాటిలో ఏది పోయినా రెండవది దానంతటదే పోతుంది. ఈ పనికి రెండు ఉపాయాలున్నాయి. ఒకటి హఠయోగం. ఇక్కడ హఠయోగమంటే ప్రాణ నిరోధరూపమైన అష్టాంగ యోగం. రెండవది రాజయోగం. ఇది సాక్షాత్తుగా మనోనిరోధ రూపమైనది. ఈ ఉపాయాల వల్ల కర్మగాని మనస్సుగాని ఏ ఒక్కటి నశించినా సరే రెండవది నశించడమే కాక ఈ రెంటికి మూలమైన అవిద్య కూడా తొలగిపోతుంది.